దేవతలందరూ తమ తమ శక్తులతో యుద్ధ భూమికి వచ్చిరి. వారిలో బ్రహ్మశక్తి కమండలుతో హంసనెక్కి బ్రహ్మాణియను పేరు యుద్ధమునకు వచ్చెను. వైష్ణవ శక్తి పీతాంబర శంఖాచక్రగద పద్మముల ధరించి కాంతుల చిమ్ముచు గరుడ వాహనమెక్కి వచ్చెను. సాంకరీదేవి వృషభ వాహనమెక్కి త్రిశూలమును ధరించియుండెను. ఆమె నొసట చంద్రరేఖ వెలుగుచుండెను. శ్రీ షష్ఠీదేవి నెమలి వాహనమెక్కి శక్తి అనే ఆయుధము ధరించి కౌమారి రూపమున వచ్చెను. ఇంద్రాణీదేవి ఐరావతమునెక్కి వజ్రాయుధమును పట్టుకొని యుద్ధము చేయవచ్చెను. వారాహిదేవి ప్రేతాసనయై వరాహరూపముతో వచ్చెను. నారసింహీదేవి నరసింహ రూపముతో వచ్చినది. యామ్యాదేవి మహిషవాహనయై భయంకరముగా నవ్వుచు యమరూపముతో యుద్ధరంగము చేరెను. అట్లే వారుణీ ఖేచర శక్తులు కూడా యుద్ధము చేయ సిద్ధమై వచ్చినవి. వచ్చిన ఆ శక్తులను చూచి దేవి సంతోషము నొందినది. ఆ శక్తులనన్నిటితో కూడి శంకరుడు యుద్ధరంగమునకు వచ్చి చండికతో ఇట్లనెను. దేవతల పని పూర్తియగుటకు త్వరగా రాక్షసులను చంపుడు. శుంభని శుంభులను ఇతర రాక్షసులను సంహరించి లోకమునకు నిర్భయము కలిగించి ఓ శక్తులారా, మీ మీ నివాసములకు తిరిగిరండు. దేవతలు యజ్ఞ భాగములను స్వీకరింతురుగాక, బ్రాహ్మణులు యజ్ఞములను చేయుచుందురుగాక, సమస్త స్థావర జంగమ ప్రాణులను సంతోషించుగాక, ఉత్పాతములు ఈతి బాధలు శాంతించుగాక, మేఘములు తగిన సమయమున వర్షించుగాక, పంట పొలములు పచ్చని పైరుతో కనువిందు చేయుగాక అని పలికెను. అంతటా చండికాదేవి శరీరము నుండి ఒక మహాద్భుత శక్తి విలువడెను. ఆమె భయంకరముగా ధ్వని చేయుచు ఘోర రూపముతో నుండెను. ఆమె మందహాసము చేయుచు ఇట్లు శివునితో పలికెను. ఓ దేవదేవా, నీవు రాక్షసరాజు వద్దకు దూతగా వెళ్ళుము. మదాంధులగు శుంభ నిశుంభులతో నా మాటగా ఇట్లు చెప్పుము. మీరు స్వర్గము విడిచి పాతాళమునకు వెళ్ళుడు. ఇంద్రుడింద్రాసనము నధిష్ఠించి దేవతలతో స్వర్గములో మరల సుఖముగా నుండవలెను. యజ్ఞ భాగములు మరల వారే అనుభవింతురుగాక. మీరందరూ జీవింపదలచి రాక్షసులుండు పాతాళమునకు పొండు. లేక మీ బలముతో కలిసి పోరి చావదలచినచో రండు. నా పరివారమైన నక్కలు మీ మాంసముతో తృప్తి చెందుగాక అని పలుకగా శూలపాణి త్వరగా కొలువున్న శుంభుని చేరి, రాజా, నేను జగదంబ దూతను. నీ మేలు కోరి ఇక్కడకు వచ్చితిని. నీవు స్వర్గమును విడిచి త్వరగా వెళ్ళవలను. ప్రహ్లాదుడు నివసించు పాతాళమునకు మీరందరూ వెళ్ళండి. లేక చావదలచినచో యుద్ధమునకు సిద్ధపడండి. మీ అందరినీ యుద్ధములో చంపివేయగలము అని పలికెను. శ్రీదేవికి దేవతలు తోడ్పడుట. ఈ విధముగా శివుని దూతగా పంపుటచేత దేవికి శివదూతి అను పేరు వచ్చినది. శివుని మాటలు విన్న రాక్షసులు కవచములు ధరించి యుద్ధమునకు సిద్ధపడిరి. యుద్ధరంగమును చేరినారు. ఆ కరణాంతము లాగిన బాణములను చండికపై ప్రయోగించిరి. అప్పుడు భద్రకాళీ శక్తి కొందరిని శూలముతో పొడిచి, మరి కొందరిని గదాశక్తులతో మోది, కొందరిని నోటితో కరకర నమలుచుండెను. బ్రహ్మాణీదేవి యుద్ధములో రాక్షస వీరులపై తన కమండలు జలము మంత్రించి చల్లుచు వారి ప్రాణములను హరించెను. మహేశ్వరీదేవి వృషభమునెక్కి రాక్షసులను తన శూలముతో పొడిచి చంపుచుండెను. శ్రీ వైష్ణవీదేవి తన గదాచక్రములతో కొట్టి రాక్షసుల కంఠములు ఛేదించుచుండెను. ఐరావతము తన తొండముతో రాక్షస వీరులను బాధించుచుండెను. ఇంద్రాణీదేవి వజ్రాయుధముతో రాక్షసులను నేలకూల్చుచుండెను. వారాహిదేవి తన ముట్టెతోనూ కోరలతోనూ పెక్కుమంది రాక్షసులను పడగొట్టి చంపెను. శ్రీ నారసింహీదేవి తన వాడి గోళ్లతో రాక్షసులను చీల్చి తినుచుండెను. శివదూతి అట్టహాసముతో నేలకూలనేసిన రాక్షసుల నెల్లరును చాముండాకాళికలు తినుచుండిరి. కౌమారీదేవి చెవుల వరకు నారిని లాగి విసిరిన బాణములు రాక్షసులను చీకాకు పరచుచుండెను. శ్రీవారుణీదేవి రాక్షసులను బంధించి వారిని మరణింపచేయుచుండెను. ఇట్లు మాతృకాగణము వీర విహారము చేయగా రాక్షస సైనికులు పరాజయమునొంది పారిపోయిరి. రాక్షస సైన్యములో ఏడ్పులు చెలరేగెను. దేవతలు మాతృకాగణములపై పూలవాన గురిపించిరి. దానవులు పలాయనము చిత్తగించిరి. అంతటా రక్తబీజుడు దేవతల ఉత్సాహమును చూచి సహింపలేక యుద్ధమునకు దిగెను. అతడు ఆయుధమును ధరించి రథమెక్కి నారి మ్రోగించుచు శ్రీదేవి వద్దకు వచ్చెను. రక్తబీజుని మరణము. వ్యాసుడు జనమేజయునకు రక్తబీజుని వృత్తాంతమిట్లు చెప్పెను. రాజా, పూర్వము పరమశివుడు రక్తబీజనకద్భుతమైన వరమునొసగెను. అది ఏమనగా, రక్తబీజుని శరీరము నుండి ఎన్ని రక్తబిందువులు నేలబడునో అంతమంది అతని వంటి పరాక్రమము గల వీరులు వెంటనే జన్మించెదరు. అతడా వరగర్వముతో కాళికాదేవిని సంహరించుటకు యుద్ధభూమికి వచ్చెను. వాడు గరుడ వాహనమందు వెలుగొందు శ్రీ వైష్ణవీదేవిని చూచి ఆమెపై శక్తి అను ఆయుధమును ప్రయోగించెను. ఆమె తన గదతో వాని శక్తిని అడ్డుకొని రక్తబీజునిపై చక్రమును విసిరెను. అతని శరీరము నుండి రక్తము ప్రవహించి కాలువలయ్యెను. వేల కొలది వాని వంటివారు వెంటనే ప్రత్యక్షమైరి. బ్రహ్మాణి బ్రహ్మదండముతో వారిని బాధించుచుండెను. శ్రీనారసింహి తన గోళ్లతో వానిని చీల్చుచుండి, వారాహి తన ముట్టెతో వానిని పొడుచుచుండెను. రక్తబీజుని శస్త్రములను బాణములతో ఖండించి దేవి అనేక బాణములతో అతనిని బాధించెను. అతని శరీరము నుండి రక్తము స్రవింపగా మరల అతని వంటి శూరులు వేల కొలది పుట్టుకొని వచ్చిరి. అప్పుడు అంబిక కాళితో, నీవు నోటిని విశాలము చేసి రక్తబీజుని శరీరము నుండి పడిన రక్తమును వెంట వెంటనే త్రాగివేయుము. రాక్షసులను ఇచ్చవచ్చినట్లు తినివేయుము. గదాఖడ్గ మూసలములతో నేను రాక్షసులను చంపెదను. భూమిపై రక్తబిందువు పడకుండా రక్తమునంతను త్రాగుము. అప్పుడు మరల రాక్షసులు పుట్టరు అని చెప్పగా కాళీ అట్లే చేసెను.